135 సర్వాధార సం భా సర్వాధార సర్వస్య ఆధార బ్రహ్మపుచ్చం ప్రతిష్ట ఇతి శృతేః సర్వేషాం హృదయని 212 లలితా సతీ భాష్యం 213 ఆధారః అభివ్యక్తిస్థానం ఉపాసనాయస్యాః సేతి తథా సర్వాధారయే నమః ఓం ఆం వి సర్వమునకు ఆధారమైనది బ్రహ్మపుచ్చం ప్రతిష్ట బ్రహ్మపుచ్చాకారముగా సర్వమునకాధారమైయున్నది అను శృతి వలన పరమేశ్వరి సర్వాధారభూతురాలని తెలియనగును సమసప్రాణుల హృదయములు పరమేశ్వరి యొక్క అభివ్యక్తి స్థానములుగాన ఆమె సర్వాధాగాయనుచూ స్తవనీయయగుచున్నది.